మామిమం పీబమధూమంతం సమోషుతం అస్మేరయం విధారయ విభో మదే సహస్రణం పురూవసో వివక్షసే త్వాం యజ్ఞేభిరుక్తైర్హవ్యేభిరీమహే సచీపతే సతీనాం విభో మదే శ్రేష్టం నోధేహి వార్యం వివక్షసే యస్పతిర్వార్యామసీరధ్రస్య చోదితా ఇంద్రస్తోత్రేణామా విదా విభోమదే ద్విషో నః పాహ్యం హసో వివక్షసే ఇమం చక్రామాయా వినా సమీచీ నిరమంథతం విమదేన యదీలితానా సత్యా నిరమంథతం విశ్వే దేవా కృపంత సమీచ్యోర్నిష్పతం త్యోః నా సత్యావబ్రువం దేవా పునరావహతాదితి మధుమన్మే పరాయణం మధుమత్పునరాయణం తానో దేవా దేవతయాయుగం మధుమతస్కృతం భద్రం నో అపి వాతయమనో దక్షముదకృతం అథాదే సఖ్యే అంధసో విభోమధేరణం కాభో నయవసే వివక్షసే హృది స్పృశస్తాసతే విశ్వేషు సోమధామాసు ఇమే మమ విభోమదేవి తిష్టంతే వసూయభో వివక్షసే ఉత మృతాని సోమతే ప్రాహమ్మీనామి భార్యా అథాపి దేవసూనవే విభోమదే మృతానో అభిజిద్వధార వివక్షసే సమో ప్రయంతి సర్గా సోమతాంగీవ కృతం సోమజీవసే విభోమదే ధారయా చమసాంగీవ వివక్షసే తవత్యే సోమశక్తిభిర్నికామాసోభ్యంగిరే రిప్సస్య ధీరాస్తపసో విభోమదే వ్రజం గోమంతమశ్వినం వివక్షసే పశుమ్న సోమ రక్షసి పురుద్రావిష్ఠీతం జగత్ సమాగ్రేణోషి జీవసే విభోమదే విశ్వాసంవత్స్యన్ భువనా వివక్షసే త్వన్న సోమ విశ్వతో గోపాదాభ్యో భవ శేషరాజన్నపసృథో విభోమదే మానో దుశ్శంస జీషతా వివక్షసే త్వన్న సోమ శుక్రతుర్వజోధేయాయ జాగృహి క్షేత్రవిత్త రోమనోషో విభోమదే ద్రుహోణః పాహ్యం హసో వివక్షసే తున్నో వృత్రహంతమేంద్రస్యేందో శివః సఖా యత్సీంహవంతే సమిచే విభోమదే యుధ్యమానా శోకసాతౌ వివక్షసే అయం ఘసతు రోమదయింద్రస్య వర్ధతః ప్రియః అయం కక్షీవతో మహో విభోమదే మతిం విప్రస్య వర్ధయద్వివక్షసే అయం విప్రాయ దాసుషే వాజాంగియర్తి గోమతః అయం సప్తభ్యావరం విభోమదే ప్రాంధం శ్రోణం చ తారిషద్వివక్షసే ప్రహ్యచ్ఛామనీరా స్పార్హయంతీ నిరుతాః రదస్రానియుద్ధ్రతః పూషా విష్ణుమాహీనః యస్యత్యన్మహిత్వం వాతాప్యమయం జనాః విప్రావం సద్ధీతిభిష్టికేత సుష్టుతీనాం సవేద సుష్టుతీనామిందుర్న పూషా వృషాః అభిప్సురపృషాయతి వ్రజం నారుషాయతి సీమహిత్వా వయమస్మాకం దేవపూషన్ మతీనాం సాధనం విప్రాణాం చాధవం ప్రత్యర్థిర్యజ్ఞానామశ్వహజోరథానాం నిర్ణిసయో మనుర్హితో విప్రస్య యావయత్సఖః ఆధీయమానాయాః పతిశ్రుతాయాశ్చ శుచస్య చ వాసో వాజో వీనామావాసాం సిమన్వేజతి హినో వాజానాం పతిరిణః పుష్టీనాం సఖాః రస్మశ్రూహర్యతో దూధో ద్విధాయో అదాభ్యః ఆ తే రథస్య పూషన్న జాధురం వవృద్యుః విశ్వస్యాథిన సఖా సమోజాన పచ్యుతః అస్మాకమూర్జారథం పూషా విష్ణుమాహీనః భువద్వాజానాం హృదయమిమం న శృణవద్ధవం అసత్సు మే జరితః సాభివేగో యస్సంవతే యజమానాయ శిక్షం అనాశీర్దామహమస్మి ప్రహంతా సద్యదృథం మృగనాయంత మాభుం శరీరహం విధయే సన్నయాన్యదేవయోన్ తన్వా ఆశోసు జానాన్ అమాదేతుం బ్రహ్మ ఋషభం భజామి తీవ్రం సుతం పంచదశం నిషించం నాహం బ్రహ్మేదయ ఇది బ్రవీత్యదేవయోన్ సమరణే జఘన్వాన్ యజారాక్య సమర నమృగావదాదిద్ధ మే వృషభా ప్రభ్రూవంతి యదజ్ఞాదేషు వృజనేష్వాసం విశ్వే సతో మఘవానో మహాసన్ జిగామి వేక్షేమాసం తమాభుం వృతం క్షీణాం పర్వతే పాదగృహ్య నవాభుమాం వృజనే వాదయం తేన పర్వతా సోజతహం మనస్యే మమ సరాత్రిధృకన్నా భజాత జేవేద నృద్యోన్కిరణ సమేజాత్ దర్శన్వత్ర శృతపా అనింద్రాన్ బాహుక్షత సర్వేపత్యమానాన్ ఘృషం రాజేని నిజుస్సఖాయమధ్యోన్వేషు పవయో వృత్యుః పూర్వక్షీర్వ్యోరాజోరానర్దర్శన్ను పూర్వో అపర్వో ను దర్శత్ దేవస్తే పరితం భూతోజో అస్య పారే రజసో వివేష గావోజవం ప్రయూతా హర్యో అక్షంతా పశ్యం సహ గోపాశ్చరంతి కవాయిదర్యో అభిదస్ సమాయం యదాసుస్వపదిష్ఠంత జాతే సంయద్వయం జపసాదో జనానామహం జపాద ఉర్వజ్రే అంతః అత్రాయుక్తో వసాదారమిచ్ఛాదసో అయుక్తం యునజద్వన్వాన్ అత్రేతు మేనం ససే సత్యముక్తం జివాచయచ్చతుష్పాత్సం సృజాని శ్రీభిర్యో అత్ర వృషణం వృతన్యాదయుద్ధో అస్య విభజాని వేదాః యక్షాదూహితాగాత్వాసకస్తాం విద్వాన్ అభిమన్యాతే అంధాం కథో మే నింప్రతితం మూచా తేజగీం వహా తేజగీం భావరేయాత్ కియదీయోషా మర్యతో వధూయో పరిప్రీతాపన్యసా వార్యేన భద్రావధూర్భవతి యత్సుపేశా స్వయం సా మిత్రం వను తేజనేచిత్ పత్రో జగార ప్రత్యం చ మత్తిశీర్షాశిర ప్రతిదధౌ వరూథం ఆసీన భూర్ధ్వాముపశిక్షిణాదిన్యం వృత్తానామన్వేతి భూమిం గృహన్నఛాయో అపలాసో అర్వాతస్థౌ మాతా విషీతో అత్తిగర్భాః అన్యస్యా వత్సం రిహతీమీమాజకయా భువాని దధే ధేనురుధాః సప్తవీరాసో అధరాదురాజన్నష్టోత్తరాత్తాత్ సమజగ్నిహంతే నవ పశ్చాదాస్య విమంత ఆయంత సప్రాక్సాను వితీరం జస్నాహ దశారామేకం కపిలం సమానం తం హిన్వంతి క్రవే పార్యాయ గర్భం మాతా సుధీరం వక్షణాస్వవేనంతం తుషయంతి విభర్తి జీవానం మేషమపచంత వీరాణ్యోక్త అక్షానో జీవాసన్ వాసనం బృహదీవత్సా అంత పవిత్రవంతా జనత పునంతా విక్రోశనాసో విశ్వం చాయన్పచాతి నేమో నహి పక్షదర్ధః అయం మే దేవస్ విదాదదా హద్రన్ హైద్వనవత్సర్పిరన్నః అపశ్యంగ్రామం వహమానమానాద చక్రయా స్వదయా వర్తమానం శిరక్తర్య ప్రయుగాజనానాం సద్యశిష్ణా ప్రవినానో నవీయాన్ ఏతౌ మేరావో ప్రమరస్య యుక్తౌ మోషు ప్రసేధీర్ముహురున్నమంధి ఆపస్థిరస్య వినా సంజర్థం శూలస్తమర్కముపారోపభూవాన్ అయం యో వజ్రపురుధా విరుద్ధో సూర్యస్య బృహదః పురీషాత్ శ్రవజితేనా పరో అన్యదస్తి తదవ్యధీజ రిమానస్తరంతి వృక్షే వృక్షే నియతామీమ తద్యోస్తోపయ ప్రపదాన్ పూరుషాదాః అథేదం విశ్వం భువనం భయాత ఇంద్రాయ సుంభదృషాయ చ శిక్షతి దేవానాం మానే ప్రథమా తిష్టన్ కృందత్రాదేషాముపారాబుదాయన్ త్రయస్తపంధిర్థివీనానూపాద్వాగృహూకం వహద పురీషం సాదే జీవాదూరుతస్య విద్ధిమాస్మై తాదృగపగూహ సమర్యే ఆవిశ్వకృణుతే గూహాదే భుసంసపాదురస్య నిర్ణయో నముచ్యతే విశ్వోహ్యా అన్యో అరిరా జగామ మమేదహస్వశూరో నా జగామ యక్షీయాద్ధారాభుత సోమం ప్రదీయాత్ స్వాసిదః పునరస్తం జగాయాత్ సర్వోభద్రగభస్తిగ్మశృంగోపష్మంతస్థౌ వరీమన్నా పృథివ్యాః విశ్వేష్ణం వృజనేషు పామియో మే కుక్షీ సుతసోమః ప్రణాతి అద్రీనాథే మందిన ఇంద్రతూయాన్ శృణ్వంతి సోమాన్ విరాసి త్వమేషాం అదంతి వృషభాన్ అచ్చిరేషాం ప్రక్షేణ జన్మధవన్ భూయమానః ఇదం సుమే జరితరాజిగిద్ధి ప్రదీపం శాపం నద్యో వహంతి లోపాసింహం వృత్యం చ మత్సా క్రోష్టావరాహం నిరతక్తకక్షాత్ కథాదేతదహమాచీకేతం వ్యత్సపాకస్తపసో మనీషాం నో విద్వాన్ ఋతుథా వివోచోయమర్థం తే మఘవన్ క్షేమ్యాధూ ఏవాహిమాం తపసం వర్ధయంతి దివశ్చిన్ మే బృహదగుత్తరాధూ పురో సహస్రాయిషీతామిదాగమ శత్రుం విభాజనీతా జాన ఏవాహిమా తపసం యజ్ఞరుగ్నం వర్మన్ కర్మన్ వృషణమింద్రదేవాః వదీం వ్రత్రం వజ్రేణ మందసానోపవ్రజం మహినా దాశుషేవం దేవాసాయన్ పరసూంగ్ర విభ్రన్మనా వృష్టంతో అభిభిభిరాయన్ శ్రద్వా అందో భక్షణ సుయత్రాకృపీటమను దద్దహంతి సహక్షరం ప్రత్యంజం జగారాద్యం లోకే నవ్యభేదమారాత్ బృహంతం త్రిహతేరం దయా నివయద్వత్సో వృషభం సుశూభాన సువర్ణ ఇచ్చానకమాశీషాయావరుద్ధ పరిపదం న సింహ నిరుద్ధస్తిన్వయటస్కర్ష్యావాన్ భోజా తస్మా అయసం కర్షదేతత్ ఏభ్యో గోధా అయసం కర్షదేతద్దే బ్రహ్మణ ప్రతిపీయంత్యన్నైః శివముక్ష్మారసృష్టాదంతి స్వయం బలాని తన్వసృణానాః ఏతే సమే విశ్వ సమే అభూభన్యేహిన్ విలే తన్వా అస్సోమ ఉక్తైః ప్రవద్దదన్నుపానో మాహివాజాం దివిశ్రవో దధిషే నామ వీరః వరేణ వాయోన్యధాయి సాకం శిశిర్భాన్ సోమో భురణావజీగః ఎస్యేదింద్రః పురుదినే శుభోదా నృణాన్నర్యోనృతమహక్షపామాన్ వృతే అస్యామృతప్రాపరస్యానృతౌ స్యామనృతమస్స నృణా అనుత్రిశోకశ్రతమావాహన్వేం కుత్సేధరథోజో అసత్సవాన్ కస్తే మద ఇంద్రరంజో భోద్దురోగిరో అభ్యో ఉగ్రో విధావ కర్మాహో అర్వాగుహమామనీషాత్వాసక్యాముపమం రాధో అన్నైః ేంద్రయాకారసేకన్నాగన్ మిత్రో నత్యూరుగాయ భృత్యాన్నే సమస్తమీరాయూరో అర్థన్న పారం జే అస్య కామం జీవగ్మన్ గిరస్తే ద్విజాత పూర్వీర్నర ఇంద్ర ప్రతిశిక్షన్నైః మాతేను తే సుమీతే ఇంద్రపూర్వీర్జౌర్మధ్వనా పృథివీ కావ్యేన పరాయతే ఘృతవంతః సుతా సస్వాద్మన్ భవంతు పీతజే మధూని ఆ మధ్వో అస్మాభిజన్నమద్రమింద్రాయ పూర్ణం దహి సత్యరాధాః సవాృే పరి మన్నాశివ్యాక్రానర్య పౌంసైశ్చానస్మైయంతే సఖ్యాయ పూర్వీ ఆస్వారసన్నృతనాశతిష్టయం భద్రజా సుమత్యాశోదజాసే బ్రహ్మణే గాదురే తపో అచ్చామన సోన ప్రయుక్తి మహీం మిత్రస్య వరుణస్య ధాసిం ప్రధుద్రజా శరీర ధాసు వృత్తిం అధ్వర్యవో హవిష్మం దోహి భూతాచ్చావజీతో సతీరూ సంతః అవజాష్టష్టే అరుణస్సు వర్ణస్తమాశ్చ ధ్వమూర్మి మధ్యాసు హస్తాః అధ్వర్యోపజీత సముద్రమపాన్నపాదం హవిషాయ జధ్వం సవోదూర్మి మధ్యాసూతం తస్మై సోమం మధుమంతం సునోత జోహానిఘ్మోదీగాయ దత్స్వా అంతర్యం విప్రాసీరతే అధ్వరేషు అపాన్నపాన్మధూమతిరవోదాయాభిరీంద్రో వృధే వీర్యాయ సోమో మోదతే హర్షతే చ కళ్యాణీభిర్యుపతిభిర్నమర్యాః తాధ్వర్యో అపో అచ్చాపదే హిజదా సింజావోషాదీభిః పునీతాత్ ేద్యూనే యువతయో నమంతయదీ ముసన్నో సతీరేత్యచ్చ సంజానదేమన సా సంజీగిత్వేద్ధ్వర్యవో ధిషణాపశ్చ దేవీః యోవృదాభ్యో అగ్రేణోదు లోకం యోవో మహ్యాభిహస్తేన ముంచత్ తస్మాయింద్రాయమధూమంతమూర్మిం దేహమాదనం ప్రహీనోదనాపః రాస్మైహీనోదమధూమంతమూర్మిం గర్భోజోపశ్చిందభో మధ్వముత్సాహ మృగపుష్టవీర్యమధ్వరేష్వాపో దేవీశృణుదాహం మే సింధవో మత్సరమింద్రపానమూర్మిం ప్రహేతయ ఉభేయత్తి మరచ్యుతమౌషానం న భోజనాం పరిత్రదంతం వికరం తమత్సమం ఆరుర్వేదధీరధనుద్విధారా గోషుయుభవనీయమం చరంతీః ేజమిత్రేర్భువానస్య పత్నీరపోవందస్వ సమృతస్వయోనీః హినోదానో అధ్వరం దేవ యజ్జా హినోద బ్రహ్మ సమజేధనానాం ఋతస్య యోగే విష్యద్వమోదః సృష్టివరేర్భూతనాస్మభ్యమాపః ఆపో రేవతీ క్షయదాదివ స్వకృతం చ భద్రం విర్భృతామృతం చ రాజస్తస్తస్వ భక్తస్య పత్నీ సరస్వతీ తద్వీణతే వయోధాత్ ప్రయతాపో అదృష్టమాయతీర్భృతమృతాంసి బిభ్రతీర్మధూని ఆచార్యభిర్మనాథాసంవిధానాయింద్రాయోహంసృతంభరంతీ సంవిధానాసేనాసతిరంజరందేవయంతీ అధ్వర్యవస్సుమేంద్రాయసోమూజువస్సుకారేవేవానాపేతం సో విశ్వేస్తురైరవశేజత్ర తేభిర్వయం సూషకాయో భవే మతరం తో విశ్వాదుగా ద్రవీణమ్మన్యాశ్రేయాంసందక్షేనస్మోపాయంతుమృతనామూ నిత్యశ్చాకన్యాత్సవాజరతమోగస్మాభుదేవస్సవితాజాన అశ్రుతిం జరిర్భిక్షమానాశ్రగ్మాసూపాయంతుమాజాసేనాభూర్యాభూమానాగౌరూరస్యోణౌ సమానాభరణే విభ్రమాణాంగుతరక్షృథివీక్షు భూర్వీరుషసో జరంత నైరావేనా పరో అన్యదస్తుక్షాసీభక్తి పవిత్రం హరి క్షామద్యేది పృథ్వీమిహన్నవాతోగావాది భూమ నిత్రోయత్ర వరుణో అజ్యమానోర్వణేన వ్యసృష్టశోకం శరీర్యసూత సద్యో అజ్యమానావ్యతీర వ్యసీకృతస్వగోపా పుత్రోయత్పూర్వమిత్రోర్జనిష్టసంజ్ఞాంగౌచారయద్ధృచ్చాన్ పుత్రమాహురుదశ్యావోధనమాదత్తవాజీ కృష్ణాయనుచాదమిన్వతోధర్వృతమతనకీరస్మాపీపే ప్రసంబంధాధియసానస్య సక్షణీ భరేభిర్వరాన్ అవిరు ప్రసీదతః అస్మాకమింద్రభువయం జుజోషదియత్ సోమ్యశాంధసోపబోధతి వీత్రయాసి దివ్యాని రోచనా విపార్థీ వా నిరజసా పురుష్టుత ేహంతిముహూరధ్వరాపతేష్టరం పుత్రో యజ్జానం పిత్రో రధీయతి జాయాపతి వహతి భగ్నా సుమత్పుంసయద్భద్రో వహతు పరిష్కృత సదస్తమీదయోరచ్చాసంపతన్నధేన మాతన్మందుర్జ్యోతస్ భూర్జాభిమానస్ సప్తృజ్జనా ప్రవోచ్చారిదే బృష్పదేకో రుద్రేభిర్వ్యాసి దుర్వణీ జరాబాయేష్మృతేషు ధావే పరీ బూమేభ్యసిమధు ీయమానమోనమత్స ప్రమే దేవానామృతపాహువాచ ఇంద్రో విద్వా చదక్షేనాహమగ్నే అనుసిష్టాగా అక్షేత్ర విక్షేత్రమిదం ప్రైతిక్షేత్రమిదానుసిష్టః ఏదై భద్రమనుశాసనస్యోతశ్రుతిం ఇంద్రత్యంజసీనా అద్యేదు ప్రాణీనమన్నిమాహాభీవృతో అభయం మాతురుధాః దేవే నమాయువామహే ఢన్వసు సుమనా బూవ ఏకాని భద్రాకారసక్రియా మగురుశ్రవణ దదతో మగాని దానయిద్వో మఘవానస్తో అస్వయం దశోమో హృదయం విభర్మి భద్రం నా అపి వాదయమనాః హరిః ప్రమాయుద్రే ప్రయుజవజనానాం వహా విశ్వభూషణమంతరేణ ఇశే దేవాసో అధమా రక్షం దుస్సాసురాగాదిఘోష ఆసీత్ సంమాతపంచభిదః సపత్నీరివర్షవః నివాసతే అమాదర్నగ్నరాజసుర్వేర్నవే వీయతే మతిః మూరో నశిశ్రాజ్యాదంతి భాద్యస్తోతారం దేశరక్రతో సకృత్సమో మగవన్నింద్రమ్రజాధాపిదేవనోభవ రుస్రవనమావృణిరాజానం త్రాసదస్యవం మంగిష్టం వాగదావృషీః యస్య మా హరితో రథే తిస్రో వహంతి సాభిరా స్తవై సహస్రదక్షిణే యస్య ప్రస్వాదసో గిరాముపమశ్రవసత్పితో క్షేత్రన్నరంగమోక్షే అధిపుత్రో మమ స్వో నవాన్మిత్రాదిశేరిః విదృష్టే అస్మిమందికా ీయామృతానామృత వామర్త్యానాం జీవేదిన్మఘవామమ న దేవానామతివ్రతం సదాత్మా స న జీవతి తథా యుజావివామృతే రావే పామా బృహతో ఆదయంతి ప్రవాదేయాదిరివర్వేదానాః సోమస్యేవ మౌజపదస్య భక్షో విభీద గోజాగ్రిభిర్మహ్య వచ్చాన్ నమామి మే తనజీవీవ ఏషా శివాసఖిభ్య ఉదమహ్యమాసీత్ భక్షస్యాహమేకవరస్య హేతోరణవ్రతామపజాయామారోహం ద్వేష్టి శ్వశ్రూరపజాయారుణద్ధిననాసితో విందతే మద్భితారం అశ్వస్యే భజరదోపస్యస్యాహం విందామి కృతవస్య భోగం అన్యే యాజాం పరివృతం యస్య యస్యాగ్రే ధద్వేదనే వాజ్యాక్షః ఇదా మాతా భ్రాతరజే నమాహుర్నజామి వో నజాతా బద్ధమేతం యదాదీధ్యేన దవిడాణ్యేభిః పరాయద్యో వహీయే సఖిభ్యః ేషామ్యకృతం దారిణీవ సభామేదివ పృచ్చమానో జేష్యామీతి తన్వా ఆసోజాన అక్షాసో అస్య విదీరంతికామం ప్రతిదీర్ణే అక్షరాశీలం కుశినో నితో దినో నికృత్వా నస్తప నాస్తాపయుష్ణవాః కుమారదేష్ణాజగత పునర్గామద్వా సంవృత్తాస్తి దవస్య భర్గణాః త్రిపంచాసక్రేణ తివ్రతజేషాం దేవజీవ సవితా సత్యధర్మా ఉగ్రస్యమన్యవేనామంతే రాజాజితేభ్యో నమయత్కృణోతి నీచావర్తం తగుపరిస్ఫురం చస్తాసో హస్తవంతం సహంతే దివ్యాంగారాగిరిణేక్తా సీతా సందో హృదయం నిర్దహంతి జాయాప్యే కితవస్ హీనా మాతా పుత్రస్య చర దక్వాస్విరే ఋణావాభ్యర్థనమిచ్చమానోన్యేషామస్తముపనక్తమేతి శ్రియం దృష్ట్వాయకిరవంతతాపాన్యేషాం జాజాం సుకృతం జయోనిం పూర్వాన్నే అశ్వాన్యేహి భద్రోంశోగ్నేరం దే బృహలప్రపాద యోగస్సేనానీర్మఘతో గణస్య రాజా రాజస్య ప్రథమో బభూవ తస్మై గృణో విదధనారుణద్విదసాహం రాజీస్తృతం వదామి అక్షయీర్మాదీవ్యకృషమిత్రేరస్వ బహువన్యమాన తత్ర కావః కితవదత్ర జాయా తన్మే విచష్టే స విరాజ వర్జః మిత్రం క్రీడధ్వం ఖలు వృషదా నోమానో ఘోరేణ చరతాభిధృష్ణో నివోనమన్యుర్వీసతామరాతిరణ్యోభ్రూణాం ప్రసీతౌన్వస్తు అబుద్ధబుద్ధైంద్రవందో అగ్నయో జ్యోతిర్భనందోషధో జ్యోష్టిషు అవీద్యావా పృథివీతే తామభోద్యా దేవానామభావృణీమహే దివస్పృథివ్యోరవృణీమహే మాతృన్ సింధోన్పర్వతాంఛర్యనావత అనాగాస్మం సూర్యముజాసమీమహే భద్రం సోమస్సు బాణో అద్యాగృణోతున జావానో అద్య పృథివీ అనాగసో మహీత్రాయేతాం సువితాయ మాతరా ఉషా ఉచ్చంద్యపబాధతామఘం సస్యా అగ్నిం సమిధానమీమహే ఇయం నవుస్రాప్రథమాసు దేవ్యం రేవత్సమిభ్యో రేవతీభ్యుచ్చతు ఆలే మన్యం దుర్భిషత్రస్య ధీమహి స్వస్యా అగ్నిం సమిధానమీమహే ూర్యస్ రశ్మిభ్యోతిర్భరం దీర్ఘోష్ిషు భద్రానో అద్యవసేభ్యుచ్చత స్వస్యా అగ్నిం సమిధానమీమహే అననీవాదరంతునవుదగ్నయోజిహతాం జ్యోతిరా బృహత్ ఆయుక్రాదామశ్వినాతో జింరథం స్వస్యా అగ్నిం సమిధానమీమహే శ్రేష్టం నో అద్య సమితర్వరేణ్యం భాగమాదో వసహిరత్రధాసి రాజోజయిత్రీంద్రిరణాముపబ్రువే స్వస్యా అగ్నిం సమిధానమీమహే వివర్తమాతృతస్య ప్రవాచనం దేవానాం జన్మనుష్యా అమన్మహి విశ్వాయుజస్రాస్వస్య అగ్నిం సమిధానమీమహే అద్యేరో అద్యవైరస్తరీమణిగ్రామ్ యోగే మన్మనస్సాధీమహే ఆదిత్యానాం సర్వ నిష్టాభూరణ్యసి స్వస్యా అగ్నిం సమిధానమీమహే ఆనో బరిహిస్స ధమాదే బృహద్దివి దేవాంగీరే సాధయా సప్తహోత్రేన ఇంద్రం మిత్రం వరుణం సాతయే భరం స్వస్యా అగ్నిం సమిధానమీమహే సర్వదాతయే బృహేణో యజ్ఞమవదాసజోషస బృహస్పతిం పూషణమశ్వినాభగం స్వస్యా అగ్నిం సమిధానమీమహే తన్నో దేవాయచ్చదతు ప్రవాచనం శబ్దిరాదిత్యా సుభరం ప్రపాయ్యం అశ్వే లోకాయ జీవసే స్వస్యా అగ్నిం సమిధానమీమహే ఇశిచే అద్య మరుతో విశ్వభూతి విశ్వే భవన్ సమిద్ధా విశ్వే నో దేవాగమంతు విశ్వమస్త ద్రవీణం వాదో అస్మే వాసో వమాజసాధౌయం రాజద్వేజం విభృశాత్యం వాహ యోగోగోపీషేణ భయస్య వేదతే శ్యామదేవీతయేతురాధ ఇంద్రం కువే మరుద పర్వతా పృథివీ అపస్వాహ యోశ్చ న పృథివీ ప్రచేతసీ రక్షతామం భాసోరిణ మాదుర్విదత్రేతమీషేవామో అద్యామహే విశ్వస్మాన్నోదీతి పాత్రస్వరుణస్ దేవతజ్యోతిరగం నాశీమహి తేవామో అద్యామహే వదన్న పరక్షాం దుష్ప్యం నిర్వేదిం విశ్వామత్రిణం ఆదిత్యం సర్వ మరుతామసీమహి తద్దేవానామవో అద్యావేణీమహే ఏంద్రో బరిహిశ్చేదాభిన్వదామినా బృహస్పతి సామభిర్వృక్వోర్చతు సుప్రగేతం జీవసేమన్మ ధీమహి తద్దేవానామవో అద్యావేణీమహే విస్మృతం యజ్ఞమస్మాగమస్మినాధీరాధ్వరం గృహతం సుమ్నమిష్టయే ప్రాచీనరస్మిమాగోతం కృతేన తద్దేవానామవో అద్యావేణీమహే ఉపక్వేసుభవమాలోకం గణం పాపకమృష్టం సఖ్యాయ సంభువం రాజస్ఫోరం సౌశ్రవసాయ ధీమహి తద్దేవానామవో అద్యావేణీమహే అపాంపేరం జీవధన్యం భరామహే దేవాభ్యం సుభవామధ్వరశ్రియం స్మిన్ సోమామింద్రియం గీమహి తద్దేవానామవో అద్యావేణీమహే సరే మతత్సో సనితా సనిత్వాభిర్వయం జీవా జీవపుత్రానాగస బ్రహ్మద్విషో విశ్వకేనో భరేర తద్దేవానామవో అద్యావేణీమహే స్థామనోర్యజ్ఞాస్తే శృణోతనయో దేవాదీవహేత దైత్రం కృతం రయిమద్వీరవర్జసేవానామో అద్యావేణీమహే మహదద్యమహతామావేణీమహే వో దేవానాం బృహతామగర్వనా చాపసో వీరజాతం నసామహైతద్దేవానామవో అద్యావేణీమహే మహో అగ్నేస్స మిధారస్య సంహన్యాగామిత్రే వరుణే స్వస్తయే శ్రేష్ఠే శ్యామసవితుస్స వీమహితద్దేవానామవో అద్యావేణీమహే ఏషాస్త్యవస్య విశ్వే మిత్రే వరుణస్ దేవాద్రవీరం చిత్రమస్మే సవిశ్చాత్సవిదా పురస్సాత్సవిదోత్తరాత్సవిదాధరాత్ దీర్ఘమాయో నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహో దేవాయతృతం స పర్యత దూరే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ సంసత సత్యోక్తి పరిపాలు విశ్వతోద్యామాజయత్ర తదనన్నహారిక విశ్వమన్యన్ నివేశతేజతేజతి విశ్వాహో విశ్వాహోదే సూర్యా నదేవ ప్రతిభో నివాసతేజతేజసేభిపతరీరసర్యసి ప్రాచీనమన్యతను వర్తతేరూరన్యే నజ్యోతిరాజాది సూర్య ఏ సూర్ జ్యోతిరాపాదశేతమో జగచ్చ విశ్వముదిగర్హీ భావనా స్మద్విశ్వామణి రామనాహుతిమపామీ భావపదుష్వప్యం ప్రేషిరోరక్షమహేరయ్యి స్వదాను సూర్యోద్రవామహేతన్నో దేవానుంశీరక్రతుం పృథివీరం నాపయింద్రశృణ్వంతు మరుదోహవం వచాః మారుమే భూమసూర్యస్య సందృశి భద్రం జీవంతో జరామాసీమహి విశ్వాహాత్వా సుమనాథస్సు రక్షసప్రజావంతో అనమీవానాగతః ఉద్యంతం పావిత్రమహో దివేది వేజోగ్జీవా ప్రతిపశ్యేమ సూర్య అయజ్యోదర్భిభ్రాతం వావిలక్షణభాస్వం తం చక్రూరే చక్రుభేమయాః ఆరోహం తం మృగలః పాదసత్వరి భయం జీవా ప్రతిపశ్యేమ సూర్య విశ్వాభువానాని కేతునా ప్రజేరేమి చిసంవే అక్తుభిః అనాగాస్వేన హరికేత సూర్యాన్నాన్నోమస్య సావస్య సోదీః షన్నోరవచక్షసాసం నో అన్నాసం భానునాసం హిమాసం ఘృణేన సద్దురోత్సూర్యద్రవీరం దేవి చిత్రం అస్మాకం దేవా ఉభయాయ జన్మానే ధర్మ యచ్చతద్విపదే చతుష్పదే దుర్జయమానమాసీరం తదస్మే సంయోరపోదధాతన యద్వో దేవాశ్చ కర్మజిహ్వయా గురువనశోభా ప్రయూతీతే వహేలనం అరా వాయో అభిరుచ్చురాజేషుందేనోపసవో నిధేతన అస్మిన్న ఇంద్రపృచ్చుతో యశస్వతిమీవతిక్రందసి ప్రావసాతయే ఎత్రోరాషు ఖాదిషు విశ్వత్పదంజవోషాఖ్యే సృవంతం సదనేభ్యోర్నిగో అన్నసం భయమింద్రశ్రవాయ్యం శ్యామేజయదశక్రమేది నోజసాభయముష్మసి తద్వసోగృహి యో నో దాసార్యో మా పురుష్ఠుదాదే వయింద్రయుధజేతికే సతి అస్మాభిష్టేశ్వరః సంసత్ర వస్త్రయా వయం తాన్వాదియామసంగమే యోరభ్రేభిర్హం యోజశ్చ భూరిభిర్యో అధీయే వరి భోమింద్రిషాఖ్యే ీఖాదేతస్ని భజ్రం నర భర్వాంద్రమింద్రమవాసే కరామహే స్వృజం విత్వా మహమింద్రసుస్తవానాదుతంద్రేషభరద్రచోదానంస్వపరిగుత్సాదిగాగరిగిరిమత్వాన్ముష్కయోర్బద్ధాసతే ోరాసోహవ్యో హవిష్మరాదస్తమోవామిదం భయం పితం నామసుభవం భవామహే చోదయతం సోనృతాపిందతం ధియముత్పురం ధీలీలయతం తదుష్మసి యజసం భాగం క్రీడతం నాశ్వినాశో మన్నకారం అఘవత్సులస్కృతం అమాజగశ్చిద్భవతో జివం భగో నాశోస్తి నిదారాపమస్య చిత్ అనందస్య చిన్నాసత్యాగ్రతస్య చిద్యువామిదాహుర్యుషజాహృతస్య చిత్ జివంశానం సనగం యథారథం పునర్యువానం సరసాయ గచ్చతో నిష్టౌగ్రమోహదురభ్యస్వరి విశ్వేత్తాభాంసవనేషు ప్రవాచ్యా పురాణాం వీర్యా ఆప్రభ్రవాజనేషో భాసదర్భిరజామయో భువా వ్యాపవాసేకరామహేయం నా సత్యాస్త్రధర్యథా దధాతి. ఓ